ఇదానీం ఈశావాస్య ఉపనిషద యటాపాఠః ఆరభ్యతే. ఓం ఈశావాస్యం వాస్యమీశేషావాస్యం వాస్యమిదమిదం వాస్యం వాస్యమిదం ఇదాం సర్వగ్నే సర్వమిదమిదాం సర్వం సర్వం యద్యత్ సర్వగ్నే సర్వం యత్ యత్కిం కిం యద్యత్కిం కించ చ కిం కించ చ జగత్యాం జగత్యాం చ చ జగత్యాం జగత్యాం జగత్ జగత్ జగత్యాం జగత్యాం జగత్ జగదతి జగత్ తేన త్యక్తేన త్యక్తేన తేన తేన త్యక్తేన త్యక్తేన భుంజీతా భుంజీతాస్త్యక్తేన త్యక్తేన భుంజీతా భుంజీతా మా భుంజీతా భుంజీతా మా గృధో గృధో మా గృధ గృధ్రస్య గృధో గృధ కస్య క్విత్ క్య క్విత్ సిద్ధనం ధనగ్రస్విద్ధనం ధనమిది ధనం కన్నేవ కన్ కన్నేవేహేహైవేహ ఇహ కర్మాణి కర్మాణి హేహ కర్మాణి కర్మాణి విషేద్విషేత్ కర్మాణి కర్మాణి విషేత్ ఇదీవిషేచ్చతగ్నే శతం జిజీవిషేజ్జిజీవిషేత్ శతం శతాంసమాస్తమాః శతగ్నే శతాంసమాః సమాదితి సమాః ఏవం త్వయి త్వయి ఏవమేవం త్వయి త్వయి నన త్వయి త్వయి నా నాన్యథాన్యథా నాన్యథాః అనన్యతేత ఇతోన్యథాన్యతేతః ఇతోస్తి అస్తి నాస్తి నర్మ కర్మ నన కర్మ కర్మ లిప్యతే లిప్యతే కర్మ కర్మ లిప్యతే లిప్యతే నరే నరే లిప్యతే లిప్యతే నరే నరైతి నరే అసూర్యానామనామానాసూర్యా అసూర్యానామా నామతేతే నామ నామతే తే లోకాస్తే లోకా అంధేనాంధేన లోకాలోకా అంధేన అంధేన తమసా తమసాంధేనాంధేన తమసా తమసావృతా ఆవృతా తమసా తమసావృతా ఆవృతా ఇత్యావృతా తాగ్రస్తే తే తాగ్రస్తాగ్రస్తే తే ప్రేత్య ప్రేత్యతే తే ప్రేత్య ప్రేత్యాభ్యభిప్రేత్య ప్రేత్యాభి అవేత్యేతి ప్ర ఇత్యా అభిగచ్చంతి గచ్చంత్యభ్యభిగచ్చంతి గచ్చంతి యే గచ్చంతి గచ్చంతి కేచకేకేత చాత్మహన ఆత్మహనశ్చాత్మహన ఆత్మహనో జనా జనా ఆత్మహన ఆత్మహనో జనా ఆత్మహన ఇత్యాత్మహనా జనాయితి జనా అనే జదే కమే కమనే జదనే జదేకం ఏకం మనసో మనస ఏకమేకం మనస మనసో జవీయో జవీయో మనసో మనసో జవీయ జవీయో న జవీయో జవీయో నైనదేనన్ననైనక్ేనద్దేవాదేవాగేనదేనద్దేవా ఆప్నువన్నాప్నువన్ దేవాదేవా ఆప్నువన్ ఆప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వం పూర్వమరిషదరిషత్ పూర్వం పూర్వమరిషత్ అరిషదిత్యరిషత్ తద్ధావతో ధావతస్తత్తద్ధావతః ధావతోన్యానన్యాన్ ధావతో ధావతోన్యాన్ అన్యానస్యత్యన్యానన్యానతి అత్యేత్యేత్యత్యేతి ఏది తిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్ మాతరిష్వా మాతరిష్వా దధాతి దధాతి మాతరిష్వా మాతరిష్వా దధాతి దధాతీతి దధాతి తదేజత్యేజతి తత్తదేజతి ఏజతి న నైజత్యేజతి నేజత్యేజతి న మేజతి ఏజతి దూరే దూర ఏజత్యేజతి దూరే దూరవు అంతికే హంతికవు దూరే దూరవు అంతికే ఊంయిత్యూం అంతిక ఇత్యంతికే అంతరస్యాస్యాంతరంతరస్య అస్య సర్వస్య సర్వస్యాస్యాస్య సర్వస్య సర్వస్య సర్వస్య సర్వస్య సర్వస్య సర్వస్య ఊంయిత్యూం సర్వస్యాస్యాస్య సర్వస్య సర్వస్యాస్య అస్య వాక్యతో వాక్యతో స్యాస్య వాక్యతః వాక్యత ఇతి వాక్యతః యస్తు తు యో యస్తు తు సర్వాణి సర్వాణి తు సర్వాణి సర్వాణి భూతాని భూతాని సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మన్నాత్మన్ భూతాని భూతాన్యాత్మన్ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవా ఏవానుపశ్యత్యనుపశ్యత్యేవైవానుపశ్యతి అనుపశ్యతీత్యనుపశ్యతి సర్వభూతేషు చ సర్వభూతేషు సర్వభూతేషు చ సర్వభూతేష్వితి సర్వభూతేషు చాత్మానమాత్మానం చాత్మానం ఆత్మానం తతస్తత ఆత్మానమాత్మానం తతః తతోన తతస్తతోన న విమినవి విజుగుప్సతే జుగుప్సతే విజుగుప్సతే జుగుప్సత ఇతి జుగుప్సతే యస్మిన్ సర్వాణి సర్వాణి యస్మిన్ యస్మిన్ సర్వాణి సర్వాణి భూతాని భూతాని సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మాత్మా భూతాని భూతాన్యాత్మా ఆత్మైవైవాత్మాత్మైవ ఏవా భూతభూ దేవైవా భూత్ అభూవద్విజానతో విజానతో భూతభూవద్విజానత విజానత ఇతి విజానత తత్ర కస్తత్ర తత్ర కః కోమోహో మోహః కః కోమోహః మోహః కః కోమోహో మోహః కః కశోకశోకః కః కశోకః శోకయేకత్వమేకత్వగ్నిశోకశోకయేకత్వం ఏకత్వమనుపశ్యతో నుపశ్యత ఏకత్వమేకత్వమనుపశ్యతః ఏకత్వమిత్యేకత్వం అనుపశ్యత ఇత్యను పశ్యతః సపరిపరి సపరి పర్యగాదగాత్ పరిపర్యగాత్ అగాచ్చుక్రజ్ఞే శుక్రమగాదగాచ్చుక్రం శుక్రమకాయమకాయజ్ఞే శుక్రజ్ఞే శుక్రమకాయం అకాయమౌరణమౌరణమకాయమకాయమౌరణం ఔరణమస్నా విరమస్నా విరమౌరణమౌరణమస్నా విరం అస్నా విరాం శుద్ధజ్ఞే శుద్ధమస్నా విరమస్నా విరాం శుద్ధం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధజ్ఞే శుద్ధజ్ఞే శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాపవిద్ధం కవిర్ మనీషీ మనీషీ కవి కవిర్ మనీషీ మనీషీ పరిభూ పరిభూర్మనీషీ మనీషీ పరిభూ పరిభూస్వయంభూస్వయంభూ పరిభూ పరిభూస్వయంభూ పరిభూరితి పరిభూ స్వయంభూర్యా ఆఖాతథ్యతో స్వయంభూర్యా ఆఖాతథ్యతః స్వయంభూరితి స్వయంభూ యాఖాతథ్యతో యాఖాతథ్యతో యాఖాతథ్యతో

విద్యామవిద్యాచావిద్యాచావిద్యామవిద్యాచయోయ్చయోయస్తేదవేదతేద వేదోభయముభయం వేదవేదోభయముభయాంసహోభయముభయాంసహ సహేతి సహ అవిద్యయా మృత్యుం మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా తీయత్వా విద్యయా విద్యయా తీయత్వా తీయత్వా విద్యయా విద్యయామృతమృతం విద్యయా విద్యయామృతం అమృతమశ్నుతే స్మృతే మృతమమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే అంధంతమస్తమోంధమంధంతమ తమప్రప్రతమస్తమప్ర ప్రవిశంతి విశంతి ప్రప్రవిశంతి విశంతి ఏ విశంతి విశంతి ఏ సంభూతిమసంభూతి సంభూతి అసంభూతిముపాసత ఉపాసతే సంభూతిమసంభూతిముపాసతే అసంభూతిమిత్యసం భూతి ఉపాసతయుక్తుపాసతే తతో భూయ ఇవ భూయ ఇవ తతో భూయ ఇవ భూయ ఇవ తే భూయ ఇవ భూయ ఇవ తే భూయ ఇవేతి భూయ ఇవ తేతమస్తమస్తేతమ తమోయే తమస్తమోయే యుసంభూవత్యాభ్యేతంభూవత్యాముయేయుసంభూవత్యాముయేయుసంభూవత్యాం సంభూవత్యాగ్రతారతాస్సంభూవత్యాగ్రతారతాస్సంభూవత్యాగ్రతారతాదితి రతాః అన్యదేవైవాన్యదన్యదేవా ఏవాహురాహురేవైవాహు ఆహుస్సం భవాత్సం భవాదాహురాహుస్సం భవాత్ సంభవాదన్యత్సంభవాత్సంభవాదన్యత్ సంభవాది సంభవాత్ అన్యదాహురాహురన్యదన్యదాహు ఆహురసంభవాదసంభవాదాహురాహురసంభవాత్ అసంభవాదిత్యసంభవాత్ ఇతి సుశ్రమసుశ్రమేతీతి సుశ్రమ సుశ్రమధీరాణాం ధీరాణాగ్నే సుశ్రమసుశ్రమధీరాణాం ధీరాణాం యే ధీరాణాం ధీరాణాం యే నో నో నస్తన్నో నస్త తద్విచక్షిరే విచక్షిరే తద్విచక్షిరే విచక్షిర ఇతి విచక్షిరే సంభోతింఛ సంభోతిజ్ఞ సంభోతింఛ సంభోజిమిది సంభోతిం యవినాశం వినాశం చ వినాశం వినాశం చ వినాశం వినాశం చ వినాశమితి వినాశం చ యోయశ్చ చయః యత్తత్తద్యోయస్తత్ తద్వేద వేదతత్తద్వేద హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్య పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్యాపి హితమపి హితజ్ఞేయ సత్యస్య సత్యస్యాపి హితం అపి హితం ముఖం ముఖమపి హితమపి హితం ముఖం అపి హితమిత్యపి హితం ముఖమితి ముఖం పరస్వం పోషం పోషగ్రస్వం పోషన్ పోషన్నపాపోషన్ పోషన్నపా అపావృణవృణ్వాపావృణు ఆవృణు వృణు సత్యధన్మాయ సత్యధన్మాయ వృణు వృణు సత్యధన్మాయ సత్యధన్మాయ ధిష్టయే సత్యధన్మాయేతి సత్య ధన్మాయ దృష్టయేతి దృష్టయే పూషన్నే కరిటయే కరిటే పూషన్ పూషన్నే కరిటే ఏ కరిటే యమయమై కరిటయే కరిటే యమా ఏ కరిటయిత్యేక కరిటే యమలోహరేదోర్యయమయమతో వర్జ సూర్యప్రాజా వత్యప్రాజా వత్యసూర్యసూర్యప్రాజా వత్యా రాజా వత్య వీప్రాజా వత్యప్రాజా వత్య వీ రాజా వత్య విప్రాజా ప్రత్యా యోహోహవిం యోహ ఊహరస్మీం రస్మీం ఊహోహరస్మీన్ రస్మీం సగ్నే సగ్నే రస్మీం రస్మీం సమ్ సమూహోహతేజస్తేజూహోహతేజేజస్తేజస్తేజోయ్యేజస్తే రూపం కళ్యాణతమం కళ్యాణతమగ్నే రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్తత్కళ్యాణతమం తత్ కళ్యాణతమమితి కళ్యాణతమం ప్రత్యే తే తత్తే పశ్యామి పశ్యామి తే పశ్యామి పశ్యామీ పశ్యామి యోసా అసౌ యోసౌ అసా వస అసా అసా అసా భసౌ అసౌ పురుష పురుషో సా అసౌ పురుష పురుషస్స స పురుష పురుషస్ సహ సోహమహ్ఞోహం అహమస్మ్యహమహమస్మి అస్మీత్యస్మి వాయురనిలమనిలం వాయుర్వాయురనిలం అనిలమృతమృతమనిలమనిలమృతం అమృతమథామృతమృతమథ అభేదమిదమథాభేదం ఇదం భస్మాంతం భస్మాంతమిదమిదం భస్మాంతం భస్మాంతాం శరీరం శరీరం భస్మాంతం భస్మాంతాం శరీరం భస్మాంతమిది భస్మ అంతం శరీరమిది శరీరం ఓ క్రతో క్రత క్రతో స్మర కృతం కృతజ్ఞస్మర కృతం కృతజ్ఞస్మర స్మర కృతం కృతజ్ఞస్మర స్మర క్రతో క్రతో స్మర స్మర క్రతో క్రతో స్మర స్మర క్రతో క్రతో స్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతజ్ఞస్మర స్మర కృతం కృతజ్ఞస్మర స్మర కృతం కృతజ్ఞస్మర స్మరేతి స్మర అగ్నేనయ సుపథాయే అస్మాన్ విశ్వాని దేవరుణాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జోహురానమే భూయస్థాన్ తే నమ ఉక్తి విధేమ నమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఇతి ఈశావాస్య ఉపనిషదః యథాపాఠః సమాప్తః ఓం తత్సతే అథ మండల బ్రాహ్మణం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః ఓం ఏతేతం మండలం తపతి తన్మహదుఃఖం తారితస్వరితాం లోకోథయదేతదచ్చిద్దీప్యతే తన్మహామృతం తామితామానితసాంనాం లోకోథయదేతదేతస్మిన్ మండలె పురుషస్వాగ్నిస్తాని యజోగ్రేహి స యజుషాం లోకస్యైషాత్రయ్యేవ విద్యాతపతి తద్ధైతదర్శ విద్వాగ్రేహ ఆహుస్త్రైవాగేషా విద్యాతపతీతి వాగ్రైవ తత్పశ్యంతి వదతి సయేషయేవ మృత్యుర్యేషయేతస్మిన్మండలే పురుషోథైతదమృతం యదేతదచ్చిద్దీప్యతే తస్మాం మృత్యుర్నమ్రియతే మృతేహ్యంతస్తస్మాదృశ్యతే మృతేహ్యంతః తదేష శ్రోతో భవత్యంతరం మృత్యోరమృతమిత్యవదగ్నిహ్యేతం మృత్యోరమృతం మృత్యావమృతమాజితమిత్యేతస్మిన్ హి పురుష ఏకం మండలం ప్రతిష్ఠితం తపతి మృత్యుర్వివస్వంతం భక్త ఇత్యసౌ వాకాదిత్యో వివస్వానే షట్యహోరాత్రే వివస్తే తమే భవత్తే సర్వతోహ్యేన పరిహృతో మృత్యు ోరాత్మా వివస్వతీత్యేతస్మిన్ హి మండలయేతస్య పురుషస్యాత్మైతదేష శ్లోకో భవతి తయోరువాగేతయోరుభయోరేతస్య చాక్షిషయేతస్య చ పురుషస్యైతం మండలం ప్రతిష్టాస్మాన్మహదుఃఖం పరస్మైన సర్గేషేన్నేదేతాం ప్రతిష్టాంచి నదామిత్యేతాగ్నేహతత్ప్రతిష్టాంచింతే యో మహరుక్తం పరస్మై శగ్నే సతి తస్మాదుక్తశతం భూజిష్ఠం పరిదక్షతే ప్రతిష్టాచిన్నో హి భవతి యతి దైవతం అథాభియజ్ఞయేతం మండలం తపత్యయజ్ఞే సరుగ్మోతయేతదత్యదీప్యతయితం తత్పుష్కరవర్ణమాహోచేత ఆపఃపుష్కరవర్ణమధర్దేశయేతస్మిన్ మండలే పురుషోయమేవ సయో యజ్ఞే హిరణ్మయ పురుషస్తదేతదేవైతత్ర యజ్ఞే సజ్ఞస్కృత్యే హోపధత్తే తద్యజ్ఞస్యే మానుసజ్ఞస్థా ముక్రామతి తదేతమప్యేతి జయేత తపతి తస్మాదగ్నిన్నాద్రియేత హరిహం పుమముత్రశ్యేష తదా భవతీత్యుయేవాధియజ్ఞం అథాధ్యాత్మై యజేతం మండలం తపతి యస్తేషరుక్మయిదం తచ్చుక్లమక్షన్నథేతీప్యతేరత్పుష్కరమిదం తత్కృష్ణమక్షన్నథయేషేతస్మిన్ హి మండలే పురుషోశ్చేష హిరణ్మయ పురుషోయమేవ సయోజం దక్షిణేక్షన్ పురుషః సలేషయేవ లోకం ప్రణాధానేక సంవోగ్నిరభిసంపద్యతేస్యైతం విధునయ్యో యజ్ఞేషన్యేక్షం పురుషోద్ధమ్మైతదాత్మనోయమిథునం యదాభై సహ మిథునేనాథ సంవోతకృష్ణకృష్ణకారీరద్యే భవతో ద్వంద్వే మిథునం ప్రజననం తస్మాద్వే లోకం ప్రణే ఉపధీయేతే తస్మాద్వాభ్యాం వాభ్యాంచి ప్రణయంతి సయేషయేంద్రయోయం దక్షిణేక్షన్ పురుషోఖేయమింద్రాణీతాభ్యాం దేవాయేతాం విధిమకుర్వన్ నాసికాం తస్మాజ్జాజాయా అంతేనాశ్నీయాద్వీర్జవాన్హాస్మాజ్జాయతే వీర్జవంతమహసాజనయతి యస్యా అంతేనాశ్నాతి తదేతద్దేవౌరతద్వేరాజన్యబంధవో మనుష్యానామనుగమాన్ గోపాయంతి తస్మాదుతేషు వీర్యమాన్ జాయతే మృతపాతాయసాగ్రేయసాక్షిప్రశ్యేనం జనయతి తౌ హృదయస్యాకాశం ప్రత్యవేత్యమిథునీ భవతస్తౌ యదాథునస్యాంతం గచ్చతోతహైతత్పురుషస్వపితి సత్యథా హైవేదం మానుషస్య శ్యాంతం గత్వా సంవిద ఇవ భవత్యే భగ్నే హైవై తద సంవిద ఇవ భవతి హై భగ్నే తన్నిసునం పరమోక్యేక ఆనందస్తస్మాదేవం విశ్వప్యాల్లోక్యగ్నే హైతే తద్దేవతే మిథునేన ప్రియేణ ధాన్నా సమర్థయతి తస్మాదుహస్వపంతం ధృరేవ న బోధయేన్నేదే దేవతే మిథునీ భవంతో హి నీతి తస్మాదుహైనత్సుకుశ్లేష్మనమివ ముఖం భవత్యేతే తద్దేవతే రేతస్మిన్ కదతస్మాద్రేతైరగ్రే సర్వగ్రే సంభవతి యదిదం కించా సయే దయే రమత్యం యయే సయే తస్మిన్ మండలే పురుషో యస్తాయం దక్షిణేక్షం పురుషస్తస్య హైతస్య హృదయే పాదాపతియకౌతౌ హైతరాశ్చిప్యోత్రామతి సయదోత్రామత్యత హైతత్పురుషోన్వయతే తస్మాదుహైతప్రేతమాహురాచ్చేత్యేత్యేషవుయేవ ప్రాణయే సహీమా సర్వా ప్రణయతి అస్తితే ప్రాణాస్వాయరాస్వీనమేతే ప్రాణాస్వా అభియంతి తస్మాత్వాప్యయస్వాప్యయోహవైతస్వప్నయిత్యాగచ్చతే పరోక్షం పరోక్షకామాహిదేవాః ఏతైస్తున కస్యజనవేద మనసా సంకల్పయతి నవాచాన్నస్యరసం విజానాతి న ప్రాణేన గ్రంథం విజానాతి న చక్షుషా పశ్యతి న శ్రోత్రేణ శృణోచ్యేతజ్ఞేయేతే తదాపీతా భవంతి సయేషయేకః సంప్రజాతు బహుధా యాతిష్టస్తస్మాదేకాసతీరోరుం కృణా సర్వమగ్నిమను విభవత్యథయేక ఏవ తస్మాదేకా తదాహుషేకోమత్యం బహవాచ్చేకశ్చ బహవచ్చేదిహ బ్రూయాత్ యదః సామముత్రతేనీకోషయదిహ ప్రజాసు బహుధాయామిష్టస్తేనో బహవః తదాహురంతి కేనచ్చుద్దూరా ఇత్యంతి కే చ దూరే దేదిహ బ్రూయాత్ యదః ధ్యాత్మం తేనాంతి కేశయద సాభముత్ర తేనో దూరే తదేశ శ్లోకో భవత్యన్నే భాత్యపశ్రుతో రసానాగ్రే సంకరే మృత ఇది యదేతం మండలం తపతి తదన్నమధయేషయే తస్మిన్ మండలే పురుహస్వత్తాదయే తస్మిన్నన్నే పశ్రుతో భాతీత్యది దైవతం అదాత్మమిదమేవ శరీరమన్న మనసయోయం దక్షిణేక్షం పురుషస్వత్తాదయే తస్మిన్నన్నే పశ్రుతో భాతి తమేతమగ్నిరిత్తద్ధన్యవముపాసతే యజుదిత్యే శరీరగ్ని సర్వైనక్తి సామేతిఛం దోదాయే తస్మిన్హీరగ్నే సర్వగ్నే సమానముక్తమితి వస్తృచాయే శరీరగ్నే సర్వముత్పయతి యాతు ద్వితీయాతు విదయేతే మహీరగ్నే సర్వయ్యతం విషమితి సత్పాసర్ప ఇది సర్ప ఇదవోద్ది వారైరితి మనుష్యామాయే ేతి తరో దేవజన ఇది దేవజన విదో రూపమితి గంధర్వాగంధ ఇత్యర్చరసస్తాయోపాసతే తదేవ భవతి తద్ధీమాన్ భూత్వారపి తస్మాదేనమేవం సర్వైరేవైతైరుపాసీత సర్వగ్రేహైతద్భవతి సర్వగ్రేహైనమే తద్భూత్వారపి ఏషత్రేష్టకోగేకాయుదేకామైకాయతనమతయాజుషా పురుషయేవ తస్యాయతనమతయాక్రిన్సాన్మావుకరవన్నమేవ తస్యాయతనమేవం త్రేష్టకస్తే వాయేతే ఉభేయేష చ రుక్మయే తచ్చరవన్నమేకం పురుషమపి ఉభే కృత్వా మే యజురపీతయేవం వేదేష్టక ఏష మృత్యుర్యేషయే తస్మిన్ మండలే పురుషో యస్తాయం దక్షిణేక్షం పురుషస్తయే దయేవం విద ఆత్మా భవతి స యదైవం విదస్మాల్లోకాత్రైత్యథైతమేవాత్మానమభిసంభవతి సో మృతో భవతి మృత్యుర్యస్యాత్మా భవతి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః ఇతి కాల్వశతపద బ్రాహ్మణే అగ్నిరహస్యకాండే పంచమాధ్యాయే ద్వితీయం బ్రాహ్మణం మండల బ్రాహ్మణం ఓం తత్సత్.